58 వాసన మార్గం. పద్మలీలా దేవి, ఈ విదురతజీవుడు ఏ మార్గంలో వెడుతున్నాడు? మనం కూడా ఆయన్ని చూస్తూ ఆ దారినే పోవాలిగదా. సరస్వతీ, పద్మలీలా, జీవుడు ఏ లోకానికి పోయినా వాసన మార్గంలోనే పోవాలి, వేరే దారే లేదు. ఇతనికి పద్మరాజు శరీరం మీద నేను అనే సంస్కారం ఉంది, ఆ సంస్కారం అనే మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాడు. మనము అలాగే వెళదాం. వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే విదురుతుడి చిత్తం మొద్దుబారిపోయింది. అతను మూర్ఛలో పడ్డాడు. గుడ్లు వెనక్కి తిరిగాయి, ఎగశ్వాస బయలుదేరింది, శరీరం బిగుసుకుపోయింది. కూలుతున్న చెట్టుమీద నుంచి పక్షి లేచిపోయినట్లుగా అతడి ప్రాణం లేచిపోయింది. ఆ జీవుడు ఆకాశంలో పరుగులు తీస్తున్నాడు. పద్మలీలా సరస్వతులు తమ దివ్యదృష్టితో ఆ జీవుడి గమనాన్ని గమనిస్తున్నారు. ఆ జీవుడి వెంటే అతని చిత్తవృత్తి అనుసరించింది. ఆ రెండూ కలిసి జీవసంవిత్తు అయినాయి, అంటే జీవచైతన్యమైనాయి. అది సూక్ష్మరూపంలో ఉంది, అంటే ఆతివాహిక రూపంలో ఉంది. ఆ ఆతివాహిక జీవచైతన్యంలో పూర్వ సంస్కారాలున్నాయి. ఆ సంస్కారాలకు అనుసారంగా అది ఆకాశంలో ప్రయాణం చేస్తోంది. ఇంతలోనే అతని మరణకాలపు తొట్రుపాటంతా సర్దుకుంది. అతనికి యమభటులు కనిపించారు. తన వారసులిచ్చిన తర్పణాల వల్ల, పిండ ప్రదానాల వల్ల తనకు ఒక శరీరం ఏర్పడ్డట్టు అతనికి తోచింది. ఆ శరీరంతో అతను యమనగరానికి వెళ్లాడు. యమనగరం జీవులతో కెటకెటలాడుతోంది. యముడు ఇతన్ని చూస్తూనే, అతను పుణ్యాత్ముడు, సరస్వతీదేవి వరంచేత ఇతన పూర్వశరీరం పూలరాశిలో సురక్షితంగా ఉంది. ఇతడు మళ్లీ ఆ శరీరంలోకే పోతాడు, ఇతజ్జి విడిచిపెట్టండి అన్నాడు. వెంటనే యమభటులు అతన్ని వదిలిపెట్టారు. మరుక్షణంలో అతను తుపాకీ గుండులాగా ఆకాశంలో పరిగెత్తాడు. యంత్రోపల ఇవచ్చిత ఉడుట్ప్రడొట్సాత్ 56 శ్లోక్ 25. ఆ జీవుడికి పక్కనున్న లీలా సరస్వతులు కనిపించటం లేదు. వాళ్లకు అతను కనిపిస్తున్నాడు. వాళ్లు ముగ్గురు క్రమంగా లోకాలన్నీ దాటి, బ్రహ్మాండాన్ని దాటి మరో బ్రహ్మాండంలోకి ప్రవేశించారు. దానిలోని పద్మరాజు మందిరంలోనికి ప్రవేశించారు. ఆ ప్రవేశించడం ఎట్లా ఉందంటే, సూర్యకిరణం పద్మంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. సూర్యభాసో యథాంభోజం ఉడొట్ప్రడొట్సాత్ 56 శ్లోక్ 19. ఇక్కడ శ్రీరాముడు ఒక ప్రశ్న వేశాడు. రాముడు, గురుదేవా, ఈ విదురథ జీవుడికి దారి చూపించిందెవరు? ఎవరూ చూపించకపోతే దారి ఎలా తెలిసింది? వశిష్ఠుడు, రామ, ప్రయాణం ఉంటే గదా దారి చూపించేందుకు. జన్మల పరంపరలలో అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకానొక వాసన వల్ల ఒక జన్మ వచ్చి నడుస్తూ ఉండగానే అది పూర్తిగాక ముందే మధ్యలో మరో బలవత్తర ప్రారంభం వల్ల మరో జన్మ వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన జన్మను అనుభవించేశాక వెనుక పూర్తి కాకుండా ఆగిపోయిన వాసన మళ్లీ పొటమరిస్తుంది. ఆ వాసన చేత ఆ జన్మకు సంబంధించిన విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు విదురతుడి విషయంలో జరిగింది అదే. పద్ముడనే జన్మ నడుస్తూ ఉండగా ఆ కర్మ పూర్తి కాకుండానే మధ్యలో విదురథ జన్మ వచ్చింది. అందువల్ల ఈ జీవికి పద్మరాజ శరీరం మీద అభిమానం పోలేదు. కాని ఈ విదురథ శరీరం వల్ల అది తాత్కాలికంగా మరుగున పడింది. ఇప్పుడీ విదురథ శరీరం తొలగిపోవడం వల్ల పద్మరాజ శరీరం మీద ఉన్న అభిమానం మళ్లీ మొలకెత్తింది. ఆ అహంభావ వాసనలోనే పద్ముడనే శరీరం ఉంది. అందుచేతనే ఆ వాసన మొలకెత్తగానే ఆ జీవి ఆ శరీరం దగ్గరికి రాగలిగాడు. ఆ శరీరము, ఈ శరీరము, ఈ రెండింటి తాలూకు వాసనలు ఇవన్నీ గూడవాడి మనస్సులోనే ఉన్నాయి. ఇంకా ఎక్కర్నించో రాలేదు. నీకిదివరకే చెప్పాను, ఈ జగత్తంతా జీవుడి కడుపులోనే ఉంది అని, భ్రాంతివల్ల ఇది సాధ్యమవుతూ ఉంది అని. ఇక్కడ నీకది స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ఒక ఉదాహరణ చెబుతా విను. ఒకడు దాచుకోవటం కోసం ఎక్కడో అడవిలో ధనం పాతిపెట్టి వచ్చాడు. వచ్చి ఊళ్ళో ఉన్నాడు. కాని వాడి మనస్సు ఎప్పుడూ ఆ చెట్టు కిందే ఉంది. ఆ నేలలో మూట వీడికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైంది? అది నా ధనము అనే సంస్కారం వల్లే సాధ్యమైంది. వాడి మనస్సు ఏ మార్గాన ప్రయాణం చేస్తోంది? ఇది నాది అనే సంస్కార మార్గంలోనే ప్రయాణం చేస్తోంది. దీన్ని బట్టి ప్రపంచం మనోవాసనల మీద ఆధారపడి ఉందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు విదురథ జీవుడు కూడా మనోవాసన మార్గంలోనే పద్మరాజ శవం దగ్గరికి చేరాడు. ఎన్ని జన్మలు గడిచినా, ఎంత దూరంలో ఉన్నా వాసనలో ఉన్న వస్తువు ఆ జీవికి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా అది ఇవ్వవలసిన ఫలం అంతా ఇచ్చేదాకా, అప్పటిదాకా ఆ వాసన పోదు. వాసన పోయేదాకా వస్తువు పోదు.